తారు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అలిఫ్ లామ్ మీమ్ అహసిబ అన్నాస్ అన్ యుత్రకు అన్ యఖూలు ఆమన్నా వహుమ్ లా యుఫ్తనూన్ ولقد فتن الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. కేవలం మేము విశ్వసించాము అని అన్నంత మాత్రాన్నే వారిని వదిలివేయటం జరుగుతుందని, వారిని పరీక్షించటం జరగదని ప్రజలు భావిస్తున్నారా? వాస్తవానికి మేము వారికి పూర్వం గతించిన వారందరినీ పరీక్షించాము. అల్లాకు సత్యవాదులెవరో అసత్యవాదులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉన్నది. أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَنْ يَسْبِقُونَا سَاءَ مَا يَحْكُمُونَ చెడు చేష్టలు చేస్తున్నవారు మమ్మల్ని మీరిపోగలమని అనుకుంటున్నారా? వారి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. من كان يرجو لقاء الله فإن أجل الله لآت وهو السميع العليم ومن جاهد فإنما يجاهد لنفسه إن الله لغني عن العالمين والذين آمنوا وعملوا الصالحات لنكفرن عنهم سيئاتهم ولنجزينهم أحسن الذي كانوا يعملون ఎవరైన అల్లాను కలిసే ఆశను కలిగి ఉంటే అతడు తెలుసుకోవాలి, అల్లాహ్ నిర్ణయించిన సమయం త్వరలోనే రానున్నదని, అల్లాహ్ అన్నీ వింటాడని, అన్నీ ఎరుగునని. ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో తీవ్రంగా పరిశ్రమిస్తే అతడు తన మేలు కొరకే అలా చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సకల లోకాలలోని వారి అక్కర ఎంతమాత్రము లేనివాడు. విశ్వసించి మంచి పనులు చేసేవారి పాపాలను మేము వారి నుండి తొలగిస్తాము, వారికి తాము చేసిన ఉత్తమ కర్మలకు ప్రతిఫలం ఇస్తాము. ووصينا الإنسان بوالديه حسنا وإن جاهداك لتشرك بي ما ليس لك به علم فلا تطعهما إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ تَنَا تَلِّغَنْدُ لَفَتْلَ سَدْبَاوَنْ تَوْ مَرَغَوَنِي مَيْنُوا مَعْنَوُنِكِ اُفَدَيْسِنْچَامُ كَالِي ఒకవేళ వారు నా భాగస్వామిగా నీవు ఎరుగని వాణిని నాకు భాగస్వామిగా చేయమని నిన్ను బలవంతపెడితే అప్పుడు వారి ఎడల విధేయత చూపకు, నా వైపునకే మీరందరూ మరలి రావలసి ఉంది, అప్పుడు నేను మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాను. ఎవరైనా విశ్వసించి మంచి పనులు చేసి ఉన్నట్లయితే వారిని మేము తప్పకుండా సజ్జనులలో కలుపుతాము. ومن الناس من يقول آمنا بالله فإذا أوذي في الله جعل فتنة الناس كعذاب الله وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ ప్రజలలో మేము అల్లాను విశ్వసించాము అని అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. కాని అతడు అల్లాహ్ మార్గంలో హింసించబడినప్పుడు లోకుడు పెట్టిన పరీక్షను అల్లా విధించిన శిక్షగా భావిస్తాడు. ఇప్పుడు ఒకవేళ నీ ప్రభువు తరఫు నుండి సహాయం విజయం వచ్చినట్లయితే ఈ వ్యక్తియే మేము మీతోనే ఉన్నాము అని అంటాడు. భూలోకవాసుల హృదయాల స్థితి అల్లాకు బాగా తెలియదా? అల్లాకు విశ్వాసులెవరో కపటులెవరో తప్పనిసరిగా చూడవలసి ఉంది. وقال الذين كفروا للذين آمنوا اتبعوا سبيلنا ولنحمل خطاياكم وما هم بحاملين من خطاياهم من شيء إنهم لكاذبون وليحملن أثقالهم وأثقالاً مع أثقالهم وليسألن يوم القيامة عما كانوا يفترون ఈ అవిశ్వాసులు విశ్వాసులతో మీరు మా విధానాన్ని అనుసరించండి, అప్పుడు మేము మీ పాపాలను మా పైన వేసుకుంటాము అని అంటారు. నిజానికి వారు వారి పాపాలలోని ఏ పాపాన్ని తమపై వేసుకోరు. వారు పూర్తిగా అబద్ధం చెబుతున్నారు. అవును, వారు తప్పకుండా తమ బరువులను మోస్తారు, తమ బరువులతో పాటు అనేక ఇతర బరువులను కూడా మోస్తారు. ప్రళయం నాడు నిశ్చయంగా వారిని వారి అభూత కల్పనలను గురించి అడగటం జరుగుతుంది. ولقد أرسلنا نوحا إلى قومه فلبث فيهم ألف سنة إلا خمسين عاما فأخذهم الطوفان وهم ظالمون فأنجيناه وأصحاب السفينة وجعلناها آية للعالمين మేము నూహును అతని జాతి వైపునకు పంపాము. అతను వారి మధ్య 50,000 వరకు ఉన్నాడు. చివరకు తుఫాను వచ్చి వారు దుర్మార్గులుగా ఉన్న స్థితిలో వారిని చుట్టుముట్టింది. తరువాత నూహును నావలోని వారిని మేము రక్షించాము. దానిని మేము ప్రపంచవాసులకు ఒక గుణపాఠం వంటి సూచనగా చేశాము. وإبراهيم إذ قال لقومه اعبدوا الله واتقوه ذلكم خير لكم إن كنتم تعلمون إنما تعبدون من دون الله أوثانا وتخلقون إفكا إن الذين تعبدون من دون الله لا يملكون لكم رزقا فابتغوا عند الله الرزق واعبدوه واشكروا له إليه ترجعون وإن تكذبوا فقد كذب أمم من قبلكم وما على الرسول إلا البلاغ المبين إبراهيم نفهم أقول أتنو తన జాతి వారితో ఇలా అన్నాడు, అల్లాను ఆరాధించండి, ఆయనకు భయపడండి, మీరు అర్థం చేసుకుంటే ఇదే మీకు మేలైనది. అల్లాను కాకుండా మీరు పూజిస్తూ ఉన్నవి కేవలం విగ్రహాలు మాత్రమే. మీరు ఒక అభూత కల్పన చేస్తున్నారు. యదార్థానికి అల్లాను కాదని మీరు పూజిస్తున్నవి మీకు ఏ ఉపాధిని ఇచ్చే అధికారం కలిగి లేవు. ఉపాధి కొరకు అల్లాను అడగండి, ఆయనకే దాస్యం చేయండి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఒకవేళ మీరు తిరస్కరిస్తే మీకు పూర్వం ఎన్నో జాతులు తిరస్కరించాయి. స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప దైవ ప్రవక్తపై మరొక బాధ్యత ఏదీ లేదు. అవలం యరౌ కైఫ యుబ్దిఉ అల్లాహు అల్ ఖల్ఖ సుమ్మ యుయీదు ఇన్న దాలిక అలా అల్లాహి యసీర్ ఖుల్ సీరు ఫిల్ అర్ద్ ఫంజురు కైఫ బదఅ అల్ ఖల్ఖ ثم الله ينشئ النشأة الآخرة إن الله على كل شيء قدير يعذب من يشاء ويرحم من يشاء وإليه تقلبون وما أنتم بمعجزين في الأرض ولا في السماء وما لكم من دون الله من ولي ولا نصير والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي అల్లాహ్ ఏ విధంగా సృష్టిని ప్రారంభిస్తాడో, తిరిగి దాని పునఃసృష్టి ఎలా చేస్తాడో వారు ఎన్నడూ గమనించలేదా? నిశ్చయంగా ఇది అల్లాకు ఎంతో సులువైనది. వారితో ఇలా అను, భూమిపై తిరగండి, ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి. అల్లాహ్ పునరుజ్జీవనాన్ని కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆయన తనకు ఇష్టమైన వారిని శిక్షిస్తాడు, తనకు ఇష్టమైన వారిని కరుణిస్తాడు. ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. మీరు ఆయనను భూమిలోనూ లొంగదీయలేరు, ఆకాశంలోనూ లొంగదీయలేరు. అల్లా నుండి రక్షించటానికి మీకు ఏ సంరక్షకుడూ లేడు, ఏ సహాయకుడూ లేడు. అల్లా ఆయతులను, ఆయన సందర్శనాన్ని తిరస్కరించిన వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు. వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. فما كان جواب قومه إلا أن قالوا اقتلوه أو حرقوه فأنجاه الله من النار إن في ذلك لآيات لقوم يؤمنون وقال إنما اتخذتم من دون الله أوثانا مودة بينكم في الحياة الدنيا ثم يوم القيامة يكفر بعضكم ببعض ويلعن بعضكم بعضا ومأواكم النار وما لكم من ناصرين فآمن له لوط وقال إني مهاجر إلى ربي إنه هو العزيز الحكيم وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ إبراهيم جاتي وارو إلى سماعتانم فلكتم تبا مروك بشيء ميدي أنا ليد ఇతనిని చంపండి లేదా కాల్చివేయండి. చివరకు అల్లాహ్ అతనిని అగ్నిజ్వాలల నుండి రక్షించాడు. నిశ్చయంగా విశ్వాసులకు ఇందులో సూచనలు ఉన్నాయి. అతను ఇలా అన్నాడు, మీరు ప్రపంచ జీవితంలో అల్లాను కాదని విగ్రహాలను మీ మధ్య ప్రేమకు సాధనంగా చేసుకున్నారు, కాని ప్రళయం నాడు మీరు ఒకరినొకరు తిరస్కరించుకుంటారు, ఒకరినొకరు శపించుకుంటారు. అగ్ని మీ నివాస స్థలమవుతుంది. మీకు సహాయం చేసేవాడెవ్వడూ ఉండడు. అప్పుడు లూత్ అతనిని విశ్వసించాడు. ఇబ్రాహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపునకు వలసపోతాను. ఆయన సర్వశక్తివంతుడు, మహావివేకవంతుడు. మేము అతనికి ఇస్హాకు, యాకూబు వంటి సంతానాన్ని ప్రసాదించాము. అతని వంశములో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. ప్రపంచములో అతనికి అతని ప్రతిఫలం ఇచ్చాము. పరలోకములో అతను నిశ్చయంగా సజ్జనులలో చేర్చుకోబడతాడు. وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ أَحَدٍ مِنَ الْعَالَمِينَ أَإِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرُ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَنْ قَالُوا اِئْتِنَا بِعَذَابِ اللَّهِ إِن كُنْتَ مِنَ الصَّادِقِينَ قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ مَنُ لُوتُنُ پَمْپَيَمُ أَبْتُلُ أَتَنُ تَنَ جَاتِ وَارِتُو إِلَىٰ أَنَّارُ మీకు పూర్వం ప్రపంచ మానవులలో ఎవ్వరూ చేయని అశ్లీల కార్యాన్ని మీరు చేస్తున్నారు. ఇదేమిటి? మీరు పురుషుల వద్దకు పోతారు, దారి దోపిడీలు చేస్తారు, మీ సభలో అసభ్యకరమైన పనులు చేస్తారు. అప్పుడు అతని జాతివారు ఇలా సమాధానం ఇవ్వటం తప్ప మరొక విషయమేదీ పలకలేదు. నీవు నిజాయితీపరుడవే అయితే తీసుకురా అల్లా శిక్షను. లూతు ఇలా అన్నాడు, నా ప్రభువు, ఈ దుష్టులకు వ్యతిరేకంగా నాకు సహాయపడు. وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَى قَالُوا إِنَّا مُهْلِكُوا أَهْلِ هَذِهِ الْقَرْيَةِ إن أهلها كانوا ظالمين قال إن فيها لوطا قالوا نحن أعلم بمن فيها لننجئنه وأهله إلا امرأته كانت من الغابرين ما دوتلو إبراهيم ربكو శుభవార్తను తీసుకువెళ్లినప్పుడు అతనితో వారు ఇలా అన్నారు, మేము ఈ పట్టణవాసులను నాశనం చెయ్యబోతున్నాము. దాని ప్రజలు పరమ దుర్మార్గులైపోయారు. ఇబ్రాహీం, అక్కడ లూతు ఉన్నాడు కదా అని అన్నాడు. వారు ఇలా అన్నారు, అక్కడ ఎవరెవరున్నారో మాకు బాగా తెలుసు. అతని భార్యను తప్ప అతనిని, మిగిలిన అతని ఇంటిల్లిబాదిని రక్షిస్తాము. అతని భార్య వెనుక ఉండిపోయే వారిలో ఉండిపోయింది. وَلَمَّا رسلنا لوطا سيئ بهم وضاق بهم ذرعا وقالوا لا تخف ولا تحزن إنا منجوك وأهلك إلا امرأتك كانت من الغابرين إنا منزلون على أهل هذه القرية رجزا من السماء بما كانوا يفسقون ولقد تركنا منها آية بينة لقوم يعقلون ترواتا ما دوتلو لوتو ودكو ويلي نبولو వారి రాకను చూచి అతను ఎంతో ఆందోళన చెందాడు. మనస్సులో కుమిలిపోయాడు. వారు ఇలా అన్నారు, భయపడకు, బాధపడకు. మేము నిన్ను నీ ఇంటి వారిని రక్షిస్తాము, ఒక్క నీ భార్యను తప్ప. ఆమె వెనుక ఉండిపోయేవారిలోనిది. మేము ఈ పట్టణవాసులపై ఆకాశము నుండి శిక్షను అవతరింపజేయబోతున్నాము వారు చేస్తూ వచ్చిన ఘోర పాతకం కారణంగా. మేము ఆ పట్టణానికి చెందిన ఒక స్పష్టమైన సూచనను వదిలిపెట్టాము, బుద్ధి విజ్ఞతలను ఉపయోగించే ప్రజల కొరకు. فكذبوه فأخذتهم الرجفة فأصبحوا في دارهم جاثمين مدين ويبونكو ميو واري صدرلو شويبلو پمپيام أتنو إلى أنارو نا جاتي پرجلارا اللاكو داسيان چيياندي أنتما دينن كوركو يدرو چورندي దుర్మార్గులై భూమిపై అత్యాచారాలు చేస్తూ తిరగకండి. కాని వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఒక తీవ్రమైన భూకంపం వారిని పట్టుకుంది. వారు తమ ఇళ్లల్లో ఎక్కడ పడిపోయిన వారు అక్కడనే ఉండిపోయారు. وَعَادًا وَثَمُودَ وَقَدْ تَبَيَّنَ لَكُمْ مِنْ مَسَاكِنِهِمْ وزين لهم الشيطان أعمالهم فصدهم عن السبيل وكانوا مستبصرين وقارون وفرعون وهامان ولقد جاءهم موسى بالبينات فاستكبروا في الأرض وما كانوا سابقين فكلاً أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصباً ومنهم من أخذته الصيحة ومنهم من خسفنا به الأرض ومنهم من أغرقنا وما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون آدو سمود جاتولنو ميو ناشنا چيشانو وارو نيوسنچنا پردشارنو نيو چوشي انناو واري پنولنو سيطانو واري کورکو چکنی بگا تیرچ دیدیاو వారిని సన్మార్గం నుండి తప్పించాడు. వాస్తవానికి వారు తెలియగలవారే. హారూను, ఫిరౌను, హామానులను మేము నాశనం చేశాము. మూసా వారి వద్దకు స్పష్టమైన సూచనలతో వచ్చాడు. కాని వారు తమ పెద్దరికం గురించి విర్రవీగారు. యదార్థానికి వారు మమ్మల్ని దాటిపోగలిగేవారేమీ కాదు. చివరికి ప్రతి వాణ్ణి మేము అతని పాపానికి గాను పట్టుకున్నాము. తరువాత వారిలోని కొందరిపైకి మేము రాళ్లు విసిరే పెనుగాలిని పంపాము. మరికొందరిని ఒక భయంకరమైన ప్రేలుడు కబళించింది. ఇంకా కొందరిని మేము భూమిలో కూరుకుపోయేలా చేశాము, మరికొందరిని ముంచివేశాము. అల్లాహ్ వారికి అన్యాయం చేయలేదు, వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. مثل الذين اتخذوا من دون الله أولياء كمثل العنكبوت اتخذت بيتا وإن أوهن البيوت لبيت العنكبوت لو كانوا يعلمون إن الله يعلم ما يدعون من دونه من شيء فهو العزيز الحكيم وتلك الأمثال نضربها للناس وما يعقلها إلا العالمون خلق الله السماوات والأرض بالحق అల్లాను కాదని ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు సాలెపురుగును పోలి ఉన్నారు. అది తన కొరకు ఒక ఇల్లు కట్టుకుంటుంది. అన్ని ఇళ్ల కంటే అతి బలహీనమైన ఇల్లు సాలెపురుగు ఇల్లే అవుతుంది. అయ్యో, వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుంటుంది. వారు అల్లాను కాదని దేనిని వేడుకున్నా అల్లాహ్ దానిని బాగా ఎరుగును. ఆయనే సర్వశక్తిమంతుడు వివేచనాపరుడును. మేము ఈ దృష్టాంతాలను ప్రజల అవగాహన నిమిత్తం వివరిస్తాము, కాని జ్ఞాన సంపన్నులే వాటిని అర్థం చేసుకుంటారు. అల్లాహ్ ఆకాశాలను భూమిని సత్యంతో సృష్టించాడు. యదార్థంగానే విశ్వాసులకు ఇందులో ఒక సూచన ఉంది. أتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون أنت كرنا مجلو أبارك رباشيلو أين الله పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త, వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చెయ్యి, నమాజును స్థాపించు. నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి, చెడు పనుల నుండి నిరోధిస్తుంది. అల్లాహ్ సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్ప విషయం. నీవు చేసేదంతా అల్లాకు తెలుసు. ولا تجادلوا أهل الكتاب إلا بالتي هي أحسن إلا الذين ظلموا منهم وقولوا آمنا بالذي أنزل إلينا وأنزل إليكم وإلهنا وإلهكم واحد ونحن له مسلمون وكذلك أنزلنا إليك الكتاب فالذين آتيناهم الكتاب يؤمنون به ومن هؤلاء من يؤمن به وما يجحد بآياتنا إلا الكافرون غنها برجلتو وعدنشكو اتممين ريتلو تبا అయితే వారిలోని దుర్మార్గులతో మాత్రం కాదు, వారితో ఇలా అను, మేము మా వద్దకు పంపబడిన దానిని విశ్వసించాము, మీ వద్దకు పంపబడిన దానిని విశ్వసించాము. మా దేవుడు మీ దేవుడు ఒక్కడే, మేము ఆయనకే విధేయులం. ఓ ప్రవక్త, ఇదే విధంగా మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల పూర్వం మేము గ్రంథం ఇచ్చిన వారు దీనిని విశ్వసిస్తారు. ఈ ప్రజలలోని వారు కూడా చాలామంది దీనిని విశ్వసిస్తున్నారు. మా ఆయతులను కేవలం అవిశ్వాసులు మాత్రమే తిరస్కరిస్తారు. وَمَا كُنْتَ تَتْلُو مِنْ قَبْلِهِ مِنْ كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ إِذًا لَارْتَابَ الْمُبْطِلُونَ بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ وقالوا لولا أنزل عليه آيات من ربه قل إنما الآيات عند الله وإنما أنا نذير مبين أولم يكفهم أنا أنزلنا عليك الكتاب يتلى عليهم إن في ذلك لرحمة وذكرى لقوم يؤمنون قل كفى بالله بيني وبينكم شهيدا يعلم ما في السماوات والأرض والذين آمنوا بالباطل وكفروا بالله أولئك هم الخاسرون ప్రవక్త, నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని చదివేవాడవు కావు, నీ చేతితో వ్రాసేవాడవూ కావు. ఒకవేళ అలా జరిగి ఉంటే అసత్యవాదులు అనుమానానికి లోనై ఉండేవారు. అసలు ఇవి జ్ఞానం ప్రసాదించబడిన వారి హృదయాలకు స్పష్టమైన సూచనలు. మా ఆయతులను దుర్మార్గపు ప్రజలు తప్ప మరెవ్వరూ తిరస్కరించరు. వారు ఇలా అంటారు, ఇతని ప్రభు తరఫు నుండి ఇతనిపై సూచనలు ఎందుకు దించబడలేదు? ఇలా అను, సూచనలు అల్లా వద్ద ఉన్నాయి, నేను కేవలం స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. మేము నీపై అవతరింపచేసిన గ్రంథం వారి ముందు చదివి వినిపించబడుతోంది, ఇది వారి కొరకు సరిపోదా? వాస్తవానికి ఇందులో కారుణ్యం ఉన్నది, విశ్వాసులకు హితబోధ ఉన్నది. ప్రవక్త ఇలా అను, నాకు మీకు మధ్య సాక్షిగా అల్లాయే సరిపోతాడు. ఆయన ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తాన్ని ఎరిగినవాడు. అసత్యాన్ని విశ్వసించి అల్లాను తిరస్కరించేవారే అసలు నష్టానికి గురి అయ్యేవారు. وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَلَوْلَا أَجَلٌ مُسَمًّى لَجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ يستعجلونك بالعذاب وإن جهنم لمحيطة بالكافرين يوم يغشاهم العذاب من فوقهم ومن تحت أرجلهم ويقول ذوقوا ما كنتم تعملون وارو شكشن ترغاتي شكرا والني నిన్ను కోరుతున్నారు. సమయం ఒకటి నిర్ణయమై ఉండకపోతే వారి మీదకు శిక్ష ఎప్పుడో వచ్చి పడి ఉండేది. నిశ్చయంగా సమయం రాగానే ఆ శిక్ష వచ్చి తీరుతుంది, అకస్మాత్తుగా వస్తుంది, వారికి ఏమాత్రం తెలియని స్థితిలో వస్తుంది. వారు శిక్షను త్వరగా తీసుకురమ్మని కోరుతున్నారు. వాస్తవానికి ఈ అవిశ్వాసులను నరకం ఎప్పుడో చుట్టుముట్టింది. ఆ రోజున వారికి ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు శిక్ష వారిని పైనుండి కూడా కప్పివేస్తుంది, పాదాల క్రింద నుంచి కూడా కప్పివేస్తుంది. ఇక రుచి చూడండి మీరు చేసిన చేష్టలకు అని అంటుంది. يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون كل نفس ذائقة الموت ثم إلينا ترجعون والذين آمنوا وعملوا الصالحات لنبوئنهم من الجنة غرفا تجري من تحتها الأنهار خالدين فيها نعم أجر العاملين الذين صبروا وعلى ربهم يتوكلون وكأين من دابة لا تحمل رزقها الله يرزقها وإياكم وهو السميع العليم విశ్వసించిన నా దాసులారా, నా భూమి విశాలమైనది కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి. ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది. తరువాత మీరందరూ మా వైపునకే మరలింపబడతారు. విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము స్వర్గంలోని ఎత్తైన భవనాలలో ఉంచుతాము. వాటి క్రింద శరయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం ఆచరించేవారికి, సహనం వహించిన వారికి, ఇంకా తమ ప్రభువునే నమ్ముకున్న వారికి. తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగని జంతువులు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు. మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ ఎరిగినవాడును. ولئن سألتهم من خلق السماوات والأرض وسخر الشمس والقمر ليقولن الله فأنى يؤفكون الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر له إن الله بكل شيء عليم ولئن سألتهم من نزل من السماء ماء فأحيا به الأرض من بعد موتها ليقولن الله قل الحمد لله بل أكثرهم لا يعقلون భూమిని ఆకాశాలను ఎవడు సృష్టించాడు? చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఎవడు అదుపులో ఉంచాడు అని నీవు వారిని అడిగితే అప్పుడు వారు అల్లాహ్ అని అంటారు. అయితే వారు ఎలా మోసపోతున్నారు? తన దాసులలో తనకు ఇష్టమైన వారి ఉపాధిని విస్తరింపజేసేవాడు, తనకు ఇష్టమైన వారి ఉపాధిని పరిమితపరచేవాడు అల్లాహ్ మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయాన్ని ఎరిగినవాడు. ఇంకా నీవు వారిని ఆకాశం నుండి ఎవడు వర్షాన్ని కురిపించాడు, దాని ద్వారా మృతభూమిని ఎవడు బ్రతికించాడు అని అడిగితే అప్పుడు వారు అల్లాహ్ అని తప్పకుండా అంటారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాయే స్తుతింపదగినవాడు అని అను. కాని వారిలో చాలామంది అర్థం చేసుకోరు. فإذا ركبوا في الفلك دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى البر إذا هم يشركون ليكفروا بما آتيناهم وليتمتعوا فسوف يعلمون أولم يروا أنا جعلنا حرما آمنا ويتخذ يتخطف الناس من حولهم أفبالباطل يؤمنون وبنعمة الله يكفرون ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه أليس في جهنم مثوى للكافرين والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవన గృహం పరలోక గృహమే. అయ్యో, వారు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు. తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకురాగానే అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ప్రారంభిస్తారు. అల్లాహ్ కలుగజేసిన విముక్తికి కృతజ్ఞత చూపటానికి, ప్రాపంచిక జీవితపు భోగాలను అనుభవించటానికి. మంచిది త్వరలోనే వారికి తెలిసిపోతుంది. వారు ఈ విషయాన్ని చూడటం లేదా? మేము శాంతి నిలయమైన ఒక హరమును నెలకొల్పాము. వాస్తవానికి వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మాయం చేయబడుతున్నారు. అయినా వారు అసత్యాన్ని విశ్వసిస్తారా? అల్లా కానుకలను తిరస్కరిస్తారా? అల్లాకు అబద్ధం ఆపాదించేవాణ్ణి, సత్యం తన ముందుకు వచ్చిన తరువాత కూడా దానిని తిరస్కరించేవాణ్ణి మించిన దుర్మార్గుడెవడు? అటువంటి అవిశ్వాసుల నివాసం నరకం కాదా? మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులతో పాటే ఉంటాడు.